పాపావహీయం వాజో వై ప్రజమయ్యతామపథేన ప్రతిపద్యతేజస్థాను గృహంతి యోగ్రేషన్యేతి సహీయతే స యో వై దశమేహన్న వివాక్యముపహన్యతే సహీయతే తస్మై యముపహతాద్యాహతమేవాన్వాహీయతేస్మాదశమేహన్న వివాక్యముపహతాజనవ్యమో యజ్ఞస్య వై సమృద్ధేన దేవాస్తు వర్గం లోకమాయన యజ్ఞస్య వ్యర్థేనాసురాన్ పరాభావజన్మితి యత్ఖలు వై యజ్ఞస్య సమృద్ధం తద్యజమానస్త్రియద్వృద్ధం తద్భ్రాతుర్యస్య స యో వై దశమేహన్న విభాక్యముపహన్యతే స దేవాదిరేషయ్యాదిశేఖలస్యుస్తే విబ్రోజర్యది తత్ర న విందే దురంతః సదసాద్యక్షయ్యతి తత్ర న విందే ్యమేవాజ్ఞారిభ్యస్తువంతీజం వై సర్పతో రాజ్ఞీయద్వా అస్యాంకించాచ్చంతి యజాంపరాజ్ఞీతేజదేవాచార్యోచితారస్తాభయమాత్వాచామే ధర్మనసాస్తువేన వాదిమామశ్వరచోనాశ్వతరేరథ సద్య పర్యాహతి మనోవాదిమాయుం సద్య పర్యాహతి మనః పరిభవితుమథ బ్రహ్మవదంతి మరిమిదావారజః పరిమిదాని నామాని మరిమిదాని యజోగిష్యశైలస్యైవాంతో నాస్తి యద్బ్రహ్మ తత్ప్రతిగణత ఆచక్షేత స ప్రతిగరః బ్రహ్మవాదినా వదంతి కిం ద్వాదశాహస్య ప్రథమేనాన్భక్తి చాంగిరమానోరుగ్గజతి తేజమింద్రియమితి కిం ద్వితీయేనేతి ప్రాణానన్నాద్యమితి కిం ద్వితీయేనేతి త్రీణిమాన్ లోకానితి కిం చతుర్థేనేతి చతుష్పదః పశూనితి కిం పంచమేనేతి పంచాక్షరాం పంక్తిమితి కిం షష్ఠేనేతి షటతోనితి కిం సప్తమేనేతి సప్తపదాకం షట్పదేమితి కిమష్టమేనేత్యష్టాక్షరాయత్రీమితి కిన్నవమేనేతి త్రివృతగ్రస్తామమితి కిం దశమేనేతి దశాక్షరాం విరాజమితి కిమేకాదశేనేత్యేకాదశాక్షరాన్ త్రిష్టుభమితి కిం ద్వాదశేనేతి ద్వాదశాక్షరాం జగతేమిత్యేకావద్వా అస్తి జావదేతజ్జావదేవాస్తి తదేషాం వృంతే ఆప్తోద్వాదశాహోరత్రయోదశరాత్ర సమానగ్రిహ్యేతదహర్యద్వారణీయశ్చోదయనీయశ్చత్రిరాత్రో భవతి త్రయ ఇమే లోకాయేషాం లోకానామాప్తే ప్రాణో వై ప్రథమోదిరాత్రోవ్యానో ద్వితీయోపానస్త్రితీయ ప్రాణావానోధానేష్వేవాన్నాద్యేర్ప్రతిష్ఠంతి సర్వమాయుర్యంతి దేవం విద్వాగుంసస్త్రయోదశరాత్రమాసతే తదాహుర్వాగ్వాయేషామిరదాగద్వాదశాహస్తాం విచ్ఛిందుర్యం మధ్యేతి రాత్రం కుర్యుర్వదాసుకాయహవరేర్వాత్సాదుపరిష్టాచ్ఛందోమానా మహాభృతం కుర్వంతి సంతతామేవాచమవరుంధతేన పదాసుగా గృహపతేర్వాగ్భవతి వశవో వై ఛందోమా అన్నం మహాభృతం యదుపరిష్టాచ్ఛందోమానా మహాభృతం కుర్వంతి వసుశైవాన్మాద్యే చరిష్ఠంతి ఆదిత్యా అకామయంతో భయోర్లోకయోరుజ్ఞయామే తజేతం చతుర్దశ రాత్రమపశ్యంతమాహరంతే నాగజం దతతో వైకభుభయోర్లోకయోరాధ్నవన్మస్మిగ్యశ్చాముష్మిగ్యశ్చేవం విద్వాగుంసశ్చతుర్దశ రాత్రమాసతపు భయోరేవ లోకయోరుజ్ఞవన్ చస్మిగ్యశ్చాముష్మిగ్యశ్చ చతుర్దశ రాత్రో భవతి సప్తగ్రామ్యా ఓషధయస్తారణ్యా ఉభయేషామపరాచీనాని పృష్టాని భవంతిముమేవతేర్లోకమభిజయంతి ప్రతీచీనాని పృష్టాని భవంతి మమేవతేర్లోకమభిజయంతి త్వయస్త్రిగుం సౌ మధ్యతస్తోమౌ భవతః సామ్రాజ్యమేవ గచ్చంతి రాజౌ భవతోది రాజాయేవ సమానానాహం భవంతి రాత్రామభితో భవతః పరిగ్రహేత్రే సువర్గం లోకమేత్తం దేవా అన్వాయంతానాదిత్యాశ్చపసహశ్చాన్వాయంతే దేవా అబ్రువనిజాన్ వశోనుపాజే విష్మద ఇమేన్వాగ్మన్నిదితేభ్యదేతం చతుర్దశ రాత్రం ప్రత్యౌహంత ఆదిత్యా పృష్ఠే సువర్గం లోకమారోహంత్యాభ్యామస్మిన్ లోకే వశోన్ ప్రత్యౌహన్ పృష్ఠైరాదిత్యా అముష్మిన్ లోక ఆర్ధవంత్యాభ్యామస్మిల్లోకే దశభోజదేవం విద్వాగుంసశ్చతుర్దశ రాత్రమాసత ఉభయోరేవ లోకయోరుధ్నువంత్యస్మిగ్యశ్చాముష్మిగ్యశ్చ పృష్ఠైరేవాముష్మిన్ లోకరుధ్నువంతి త్ర్యహాభ్యామస్మిన్ లోకే జ్యోతిర్గౌరాజురిత్ర్యహో భవతీయం వావజ్యోతిమంతరిక్షం గౌరసోమానేవ లోకానభ్యారోహంతి జదన్యతః పృష్టానిశ్చుర్విపథగ్యస్యాన్మధ్యే పృష్టాని భవంతి సవివథత్వాయౌ చో వై వీర్యం పృష్టాన్యో చదేవ వీర్యం మధ్యతో దశదే బృహద్రసంతరాభ్యాహ్యంతీయం వావరసంతరమసౌ బృహదాభ్యామేవ యంతథో అనజోరేవ ప్రతిష్ఠంతే వై యజ్ఞస్యాన్యసాజనే సుధీరాభ్యామేవ సువర్గం లోకమియం దివరా సువర్గం లోకమభ్యారోహంతి దేవరాజేనాని వృక్షాణ్యుపయంతి ప్రత్యంగ్యహో భవతి ప్రత్యవరోఢ్యాథో ప్రతిష్ఠిత్యాభయో లోకయోరువద్ధ్వోత్తిష్ఠంతి చతుర్దశైకాస్తాసాన్యాదశాక్షరా విరారణ్యం విరాడ్విరా దైవాన్నాద్యమవరింధతే యాశ్చతస్వశ్చతస్వోదిశో లక్ష్మేవ ప్రతిష్ఠంత్యది రాత్రామృతో భవనః పరిగృహేత్యై ఇంద్రో వై సదృం దేవతాభిరాసేత్సమ్యాతమగచ్చత్ స ప్రజాపతిముపాధావత్ తస్మాదేదం పంచదశ రాత్రం ప్రాగచ్చత్తమాహరత్తేనాయతో వై సోన్యాభిర్దేవతాభిర్వ్యావృతమగచ్చం విద్వాగంస పంచదశ రాత్రమాసతే జాగృతమేవ పాత్మనాభ్యాన గచ్చంది జ్యోతిర్గౌరాజుయహో భవతీయం వా జ్యోతిరంతరిక్షం గౌరసావాయుష్వే లోకే ప్రతిష్టంత్య సత్రం వాదేతందోమం యందోమా భవంతి దేవ సత్రం దేవత పృష్టైరవరుంధతే పశోంఛందోమైరోజో వై వీర్యం పృష్టాని పశవస్థందోమా ఓజస్యేవీర్య పశుష ప్రతిష్టంతి పంచదశ రాత్రో భవతి పంచదశో వజ్రో వజ్రమేమభ్యాతృవిజయ ప్రహరం రాత్రమృతోభవత ఇంద్రియస్య పరిగృహేత్యై ఇంద్రా వైశిచిల ఇవ ప్రతిష్ఠిత ఆసేత్ సోసురేభ్యో బిభేత్ స ప్రజాపతిముపాధావత్ తస్మాదేతం పంచదశ రాత్రం వజ్రం ప్రాయచ్చత్రేణాసురాన్ పరాధావ్యమిశ్రీరాత్రేణోజో పరమింద్రియం వేద్యమాత్మన్ న సత్తయదేవం విద్వాగుంస పంచదశ రాత్రమాసరే భాతృవ్యామేవ పరాభావ్యమిశ్రియం గచ్చంజ్ఞిష్ఠుతా పాప్మానం నిర్దహంతే పంచదశ రాత్రేణోజో పరమింద్రియం వేద్యమాత్మన్ న ధత ఏతాదేవ పశవ్యా పంచదశ వా అర్ధమాసస్య రాత్రజోర్ధమాసస సంవత్సర ఆప్యతే సంవత్సరం వసవో న ప్రజాయంతే తస్మాత్పశవ్యాదేతాదేవ సువర్గ్యా పంచదశ వా అర్ధమాసస్య రాత్రజోర్ధమాసస సంవత్సర ఆప్యతే సంవత్సర సువర్గో లోకస్తస్మాత్ సువర్గ్యా జ్యోతిర్గౌరాజరిత్యహో భవతీదం వజ్యోతిరంతరిక్షం గౌరసా వాయుమానేవ లోకారభ్యారోహంతి జన్యత పృష్టానిశ్చుర్విపథగ్యస్యాన్మధ్యే పృష్టాని భవంతి సవివథత్వాయో యో వై వీర్యం పృష్టాన్యోజదేవ వీర్యం మధ్యతో దధతే బృహద్రసంతరాభ్యాయంతీయ ృతేభ్యామేవర్గం లోకైం విపరాన్ సోమాజేతేవర్గం లోకమభ్యారోహంతి పరాచేనాని పృష్టాన్యపగంతి ప్రత్యంగ్యహోభవతి ప్రత్యవరోధ్యాసో ప్రతిష్ఠిత్యాభయోరుద్ధ్వాతిష్ఠంతి పంచదశైతాస్తాసాయ్యాదశదశాన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధతే పంచ పంచ దిశో విశ్వేవ ప్రతిష్టంద్రియస్య వీర్యస్య ప్రజాయై పశూనాం పరిగృహేత్యై ప్రజాపతిరగామయతాన్నాదస్యామి విసజయతకం సప్తదశ రాత్రమపశ్యత్తమాహరత్తేనాదోవేశోన్మాదోభవద్యదేవం విద్వాగుంసః సప్తదశ రాత్రమాసతేన్నాదాయ భవంతి పంచాహో భవతి పంచపాదవః సంవత్సర ఋతుష్వేన సంవత్సరే ప్రతిష్టం తథో పంచాక్షరా వందిః పాంతో యజ్ఞో యజ్ఞమేవావరుంధతే సత్రం ృష్టాన్ని సప్తదశ రాత్రో భవతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతే రాత్రాదిరాత్రాభవతోన్నాద్యస్య విరాడ్విక్రమ్యా తిష్టన్ బ్రహ్మణా దేవేష్వన్నేనాసురేషు తే దేవాగామయంతో భజగుం సంవృంజేమహి బ్రహ్మజాన్నం చేతయేతాదిగుంశతిగుం రాత్రిరపశ్యం తోపైత ఉభయగుం సమవృంజత బ్రహ్మజాన్నం చ బ్రహ్మవర్తశివాన్నాదాభవనిజ దేవం విద్వాగుం సదేతా ఆసత ఉభయమేవ సంవృంజతే బ్రహ్మజాన్నం చ బ్రహ్మవర్తశినో ప్రతిష్టంతిగుంసో వై పురుషోదసహస్త్యా అంగుళజోదశపద్యాయావానేవ పురుషస్తమాప్వోత్తిష్ఠంతి జ్యోతిర్గౌరాజువిదిత్యః భవంతీరం వావజ్యోతిరంతరిక్షం గౌరసా వాజురిమానేవ లోకానభ్యారోహంత్యభిపూర్వంత్యః భవంత్యభిపూర్వమేవ సువర్గం లోకమభ్యారోహంతి పృష్టాన్మధ్య పృష్టాన్ని భవంతి సమిప ధత్వాయోజో వై వీర్యం పృష్టాన్యోజయేవ వీర్యం మధ్యతో రథత బృహద్రసందరాభ్యాహంతీరం వావరసందరమసో బృహదాభ్యామేవ యంతథో అనజోరేవ ేతేభ్యామేవ సువర్గం లోకయంతి పరాహన్ సోమాజేతే సువర్గం లోకమభ్యారోహంతి పరాచీనాని పృష్టాన్యుభయంతి ప్రత్యంగ్యహో భవతి ప్రత్యవరోఢ్యాసో ప్రతిష్ఠిత్యాభయోర్లోకజోర్విద్వాతిష్ఠంతి రాత్రావమితో భవతు బ్రహ్మవర్చసస్యాన్మాద్యస్య పరిగృహేత్యై సావాదిత్యోస్మిన్ లోక ఆసేత్తం దేవాః పృష్ఠే పరిగృహ్య సువర్గం లోకమగమయం వరైరవస్తాత్ పరిగృహ్ణంది వా కీర్తేన సువర్గే లోకే ప్రత్యస్థాపయన్ పరేః పరస్తాత్ పరిగృహ్ణం పృష్ఠైరుపావారోహన్ సవాసావాదిత్యోముష్మిన్ లోకే వరైర్భగతః పరిగృహే యోగ పృష్ఠాని భవంతి సువర్గమేవ తైర్లోకం యజమానాయంతి పరైరవస్తాత్ పరిగృహ్ణంతి దివాకీర్తేన సువర్గే లోకే ప్రతిష్ఠంతి పరైః పరస్తాత్ పరిగృహ్ణంతి పృష్ఠైరుపావరోహంతి యత్పరే పరస్తాన్నస్యః పరాహం చ స్వర్గాల్లోకాన్నిష్పద్యేరణయరవస్తా ప్రజాగర్దహ్యం వరస్తామానో భవన్ ృణి యజమానా వేదివాకేత్యగం సంవత్సరః పరః సామానోభితో దివాకేత్యం పరః సామానో భవంతి సంవత్సర ఏవో భయతః ప్రతిష్ఠంతి పృష్ఠం వేదివాకేత్యం పార్శ్వే వరః సామానోభితో దివాకేత్యం పరః సామానో భవంతి తస్మాదభితః పృష్టం పార్శ్వే భూయిష్ఠా గ్రహా గృహ్యంతే భూయిష్ఠకం సస్యతే యజ్ఞస్యైవ తన్మధ్యతా గ్రంథిం గ్రత్స్రంతి విస్రగింసాయ సప్త గృహ్యంతే సప్తవీశీర్షణ్యాః ప్రాణాః ప్రాణానేవ యజమానేషు దధతి గత్పరాచీనాని పృష్ఠాని భవంత్యముమేవ తేర్లోకమజ్ఞారోహంతి యదిమం లోకన్న ప్రత్యవరోహే జరుద్వామాజ్యజమా ప్రవామీదేర్నిగత్వదీచీనాని పృష్ఠాని భవంతి మమేవ తైర్లోకం ప్రత్యవరోహంతిసో అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠంతి నున్మాదాయేంద్రో వా అప్రతిష్ఠిరాసేత్ స ప్రజాపతిముపాధావత్ తస్మాదేతమేకవింశతి రాత్రం ప్రాగచ్చత్తమాహరత్తేనాయజ తదతో వై స ప్రత్యతిష్ఠద్యేవ ఉరాజినా ప్రతిష్ఠితాస్తికవింశతి రాత్రమాసేరం ద్వాదశమాసా పంచత్తవస్త్రజ ఇమే లోకా అసావాదిత్తయేకవిగుంశచేతావంతో వై దేవలోకాస్తేష్వేవజసా పూర్వం ప్రతిష్ఠంత్య సావాదిత్యో నవ్యలోచదస ప్రజాపతిముపాధావత్తస్మాదేతమేకవిగుంశతి రాత్రం ప్రాగచ్చత్తమాహరత్తేనాయజతతో వై సో లోచత యజేవం విద్వాగుంసేకవిగుంశతి రాత్రమాసతే రోచంతదేవైకవిగుంశతి రాత్రో భవతి విద్వాదేకవిగుంశో విచమేవ గచ్చంతో ప్రతిష్టామేవ ప్రతిష్టాహ్యేకవిగుంశో బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యై అర్వాంగ్రామత్వముష్మాదతిమామభిషేణాంగ్యః పురోహితః నిర్దేవం నిర్వీరం కృత్వా నిష్కంధం తస్మిన్ హీయతాయోస్మాన్ ద్వేష్టి శరీరం యజ్ఞశమనం కుసీదం తస్మిన్ సీదతజోస్మాన్ ద్వేష్టి యజ్ఞయజ్ఞస్తేజస్తేన సంగ్రామమామభి బ్రాహ్మణాదిత్రిజో దేవాయజ్ఞస్య తపసా తే సవాహమాహువే ఇష్టేన పక్వముపతేహువే సవాహం సంతే వృందే సుగం సంప్రజా పశూన్ ప్రేషాం సామిధే నీరాఘారా వాజ్యభాగా వాశ్రురం ప్రత్యాశ్రురమాశ్రమానికే వయాజానో జాజాన్ సృష్టకృతమిడామాశిష ఆవృంజే సుమః అగ్నేంద్రేణ సర్వేణ సరస్వత్యా విష్ణునా దేవతాభిః యాజ్యానువాక్యాభ్యాముపదేహవేశపాహయ్యజ్ఞమాతదేతేవషట్కృతం స్త్రగం శస్త్రం ప్రతిగరం గ్రహమిడామాశిష ఆవృంజే సువః పత్నే సంయాజానుపదేహవేశపాహగం సమిష్టయజురాదేతవ పశూన్ సుతం పురోడాశాన్ సమనాన్యోతయజ్ఞం దేవాంసేంద్రానుపదేహువేశపాహమగ్నిముఖాన్ సోమవతో జేష విశ్వే భూతం భవ్యం భవిష్యద్వషత్స్వాహానమరిత్సామయజుర్వషత్స్వాహానమోగాయత్రీష్ణుజగదేవషత్స్వాహానమఃపుంసవ్యందరిక్షంద్యౌర్వషత్స్వాహానమోర్నిర్వాజుస్సూరుజోవషత్స్వాహానమః ప్రాణోర్యానోపానోవషత్స్వాహానమఃప్రాణోర్యానోపానోవషత్స్వాహానమోన్నంకషర్వృష్టిర్వషత్స్వాహానమః పితాపుత్రోవషత్స్వాహానమోభూర్భవస్సువర్వషత్స్వాహానమః మామే గృహా భవన్ త్వా ప్రజా మహామాయజ్ఞో విశదు వీర్యావాన్ ఆవో దేవేర్యజ్ఞిజా మా విశంతు సహస్రస్య మా భూమా మా ప్రహాసీర్ మామే గృహో భవత్వా పురోరుక్స్తుతసహస్రే మా విశతాగం సమీచీ ఆదిత్యా రుద్రావసవో మే సదస్యా సహస్రస్య మా భూమా మా ప్రహాసీత్ అగ్నినాదపోన్మహద్వాచా బ్రహ్మమణినా రూపాణీంద్రేణ దేవాని వాతేన ప్రాణాన్ సూర్యేణ ఇంద్రాం చంద్రమసా నక్షత్రాణి యమేన పితృంద్రాజ్ఞా మనుష్యాన్ ఖలేన నాదేన జగలేన సత్వాన్యాగ్రేణారణ్యాన్ వసూన్ శేనేన పదత్రిణో విష్ణాశ్వాన్ గృహిణాన్నానియమేణేర్ణ్యగ్రోధేన వనస్పతిన దుంబరేణోర్జం గాయత్రియా ఛందాగుంశ త్రిభుతాస్తోమాన్ బ్రాహ్మణేన వాచం స్వాహాధిమాధీతాయ స్వాహా స్వాహాధీతం మనసే స్వాహా స్వాహా మనః ప్రజాపతయే స్వాహాకార స్వాహాకస్మై స్వాహాగతమస్మై స్వాహాదిత్యే స్వాహాదిత్యే మహ్యే స్వాహాదిత్యే సువర్ణేకాయే స్వాహా సరస్వత్యే స్వాహా సరస్వత్యే బృహత్యే స్వాహా సరస్వత్యే నామగాయే స్వాహా భూష్ణే స్వాహా భూష్ణే ప్రపత్స్యాయ స్వాహా భూష్ణే నరంధిషాయ స్వాహా త్వష్ట్రే స్వాహా త్వష్ట్రే దురేకాయ స్వాహా త్వష్ట్రే రూపాయ స్వాహా విష్ణవే స్వాహా విష్ణవే నిజపాయ స్వాహా విష్ణవే నిభూయపాయ స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా హనోభ్యాగి స్వాహోష్టాభ్యాగి స్వాహా ముఖాయ స్వాహా నాసికాభ్యాగి స్వాహా క్షేభ్యాగి స్వాహా కర్ణాభ్యాగి స్వాహా పారయక్షవో భార్యేభ్య పక్ష్మభ్య స్వాహా పారయక్షవః పార్యేభ్య పక్ష్మభ్య స్వాహా శీర్ష్ణే స్వాహాభ్యోభ్యాగి స్వాహా లలాటాయ స్వాహా మూర్ధ్నే స్వాహా మస్తిష్కాయ స్వాహా కేశేభ్య స్వాహాయ స్వాహాగ్రీవాభ్య స్వాహా స్కంధేభ్య స్వాహా కీకసాభ్య స్వాహా పుష్టేభ్య స్వాహా పాదస్యాయ స్వాహా పార్శ్వాభ్యాగ స్వాహా పుంసాభ్యాగ స్వాహా దోడభ్యాగ స్వాహా బాహుభ్యాగ స్వాహా జింఘాభ్యాగ స్వాహా శ్రోణేభ్యాగ స్వాహోరుభ్యాగ స్వాహా శ్రీమద్భ్యాగ స్వాహా జింఘా స్వాహా వసదే స్వాహా శిఖండేభ్య స్వాహా వారధానాయ స్వాహాండాభ్యాగ స్వాహా శైపాయ స్వాహా రేతసే స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజననాయ స్వాహా పద్య స్వాహా శుభేభ్య స్వాహా లోమభ్య స్వాహా త్వచే స్వాహా లోహితాయ స్వాహా మాగుంసాయ స్వాహా స్నాభ్య స్వాహా స్థభ్య స్వాహా మజ్జభ్య స్వాహాంగే స్వాహాత్మనే స్వాహా సర్వస్మై స్వాహా అంజేకాయ స్వాహానందిసక్థాయ స్వాహా శితిపదే స్వాహా శితిపకుదే స్వాహా శితిరంధ్రాయ స్వాహా శితిపృష్ఠాయ స్వాహా శిత్యగుంసాయ స్వాహా పుష్పవర్ణాయ స్వాహా శిత్యోష్ఠాయ స్వాహా శితిభ్రవే స్వాహా శితిపసదే స్వాహా శ్వేతానోకాశాయ స్వాహాంజయ స్వాహా రలామాయ స్వాహా శితజ్ఞే స్వాహా కృష్ణేకాయ స్వాహా లోహితైకాయ స్వాహా రుణైకాయ స్వాహేదృశాయ స్వాహా కీదృశాయ స్వాహా తాదృశాయ స్వాహా సదృశాయ స్వాహా రూపాయ స్వాహా సర్వస్మై స్వాహా కృష్ణాయ స్వాహా శ్వేతాయ స్వాహా విశంగాయ స్వాహా సారంగాయ స్వాహా అరుణాయ స్వాహా గౌరాయ స్వాహా నభ్రదే స్వాహా నకులాయ స్వాహా రోహితాయ స్వాహా శోణాయ స్వాహా శ్యామాయ స్వాహా శ్యామాయ స్వాహా పాగలాయ స్వాహా స్వరూపాయ స్వాహా నరూపాయ స్వాహా విరూపాయ స్వాహా స్వరూపాయ స్వాహా ప్రతిరూపాయ స్వాహా సమలాయ స్వాహా గమనాయ స్వాహా కృష్ణజయ స్వాహా విష్ణుసక్థాయ స్వాహా సర్వస్మై స్వాహా ఓషధేభ్య స్వాహా మూలేభ్య స్వాహా దూరేభ్య స్వాహా కాండేభ్య స్వాహా వలిసేభ్య స్వాహా పుష్పేభ్య స్వాహా ఫలేభ్య స్వాహా గృహేతేభ్య స్వాహా గృహేతేభ్య స్వాహా ఉపన్నేభ్య స్వాహా శయానేభ్య స్వాహా సర్వస్మై స్వాహా వనస్పతిభ్య స్వాహా మూలేభ్య స్వాహా తూలేభ్య స్వాహా స్కంధోభ్య స్వాహా శాఖాభ్య స్వాహా పర్ణేభ్య స్వాహ పుష్పే స్వాహ ఫలే స్వాహ గృహేత స్వాహ గృహేత స్వాహ వవన్నే స్వాహ శ్రానే స్వాహ శిష్టాయ స్వాహ దిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ స్వాహ సగం శిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ స్వాహ రిక్తాయ స్వాహ రిక్తాయ స్వాహ రిక్తాయ స్వాహ సగం రిక్తాయ స్వాహోద్రిక్తాయ స్వాహ సర్వస్మై స్వాహ. బృహస్మతిరగామయ దశ్రన్మయ దేవాధీరంగేయం పురోధామితి సచేతం చతుర్విగుంశ్యమాహత్తమాయమై శ్రద్దేవా అదధతాగచ్చత్పురోధాంగం విద్వాగుంశ్చతుర్విగుంశాత్రమాసతే శ్రదేహ్యోమనుష్యాదధతే గచ్చంతి పురోధాంజ్యోగౌరాయుడిత్ర్యః భవంతీరం వజ్యోతిరంతరిక్షం గౌరసా ృష్ఠాని పశవశ్చందోమాజస్వీర్యపశుషంతిరథంతరాభ్యాయంతీయం ప్రతిష్టంతేవర్గంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర్ధమాసాంవత్సరస్వర్గోగస్వర్గేంశతిర వై మనుష్యాయమగ్రహాసంతే కామయం కామత్రిం ప్రాత్మానం మృత్యుమపహత్య దైవేగం సగం సదం గచ్చేమేతరేతరేగంసతి రాత్రమవశ్యం తమాహరంతేణాయం తతతో వై దేవర్తిం ప్రాత్మానం మృత్యుమపహత్య దైవేగం సగం సదం గచ్చేమేతరేతరేగంసతి రాత్రమవశ్యం తమాహరంతేణాయం తతతో వై దేవర్తిం ప్రాత్మానం మృత్యుమపహత్య దైవేగం సగం సదం గచ్చేమేతరేతరేగంసతి రాత్రమవశ్యం తమాహరంతేణాయం తతతో వై దేవర్తిం ప్రాత్మానం మృత్యుమపహత్య మనుష్య దైవీ సగం సద్యోతిరతిరాత్రి సువర్గస్య లోకస్యానుఖ్యాత్యే వృక్షడోవతి షడ్వాతవ సంవత్సరస్తం మాసా అర్ధమాసాతర ప్రవిశ్య దైవీకం సగం సదమగచ్చ నిజ దేవం విద్వాంసతుర్విగంసతి రాత్రమాసతే సంవత్సరమే ప్రవిశ్య వస్తేకం సగం సదం గచ్చంతి త్రయస్త్రయస్త్రిగుంసా అవస్థాభవంతి త్రయస్త్రయస్త్రిగుంసా పాత్మానమపహత్య దేవేగం సగం సదం వర్ధతో గచ్చంతి పృష్టాని దైవే సగం సజ్జామివాదేతత్కుర్వంతియస్త్రయస్త్రిగుంశా అన్వంచో మధ్యే నిరుక్తో భవతి తేనాదాన్యోర్ధ్వాని పృష్టాని కవంతూర్ధ్వాశ్చందోమా ఉభాధ్యానం రూపాధ్యానం సువర్గం వాలింగ్యంతి సత్రం వాదేతద్యత ఛందోమయ్య ఛందోమాపవందితేన సత్రం దేవతాదేవ పృష్ఠేన వరుంధతే పశూన్ ఛందోమైరోజో వైవేర్యం పృష్ఠాని పశవశ్చందోమా బోధస్యేవ వీర్యే పశుష ప్రతిష్ఠంతి త్రయస్త్రయస్త్రిగుంశాపదస్తాద్భవంతి త్రయస్త్రయస్త్రిగుంశా పరస్తాన్మధ్యే పృష్ఠాంజలో వై త్రయస్త్రిగుంశా ఆత్మా పృష్ఠాన్యాత్మన దేవతమానా శర్మణ హ్యంతేనా ృహద్రసంతరాభ్యాయంతేజం వరసంతరమసో బృహదాభ్యామేవంతసో అనజో దేవ ప్రతిష్టంత్యే వైయజ్ఞాజనే సుదీగాభ్యామేవ సువర్గం లోకయంతి పరాహంచో వాదేసువర్గం లోకమభ్యారోహంతి దేవ ప్రాచీనాని పృష్టాన్ని ప్రత్యాక్ క్షరతి ప్రత్యవరోధ్యాసో ప్రతిష్టంతిమృతముపయంతి స్తోమానాగం సంపత్యై ప్రభవాజ్యోతిరగ్నిష్టోమో భవత్యయం వావసక్షయోస్మాదేవతేనక్షయాన్నగంతి చతుర్విదం సతి రాత్రో భవతి చతుర్విదం సతి దర్ధమాసా సంవత్సర సంవత్సర స్వర్గోరోగ సంవత్సర దేవ స్వర్గే లోకే ప్రతిష్టంతిర్విగం సత్యక్షరా గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసంగాయత్రయైవ బ్రహ్మవర్చసమవరుంధతయతి రాత్రాభితో భవతో బ్రహ్మవర్చసస్యవరిగృహేత్యై ఇక్షావాజయమలోమకాసేచ్ఛాగామయతౌషధేర్వనస్పతిభిజాయేతి సీతాస్త్రిగుంశతగుం రాత్రిరవశ్యప్తతో వాజయమోషధేర్వనస్పతిభిజాయతయే ప్రజాగామా పశుగామాస్యస్తయేతాసీరణ్యాయంతే ప్రజయా పశుభిరియం వాక్షుధ్యసైతాం విరాజమవశ్యప్తామాత్మన్ధిత్వాంగాద్యమవారుంధౌషధేర్వనస్పతే జయమానం మహిమానమగచ్చద్యజేవం విద్వాగం సజేతా ఆహతే విరాజమేవాత్మన్ధిత్వాన్నాద్యమవరుంధతే వర్ధంతే ప్రజదా పశుభిర్జయమానం మహిమానం గచ్ఛంతి జ్యోతిరతి రాత్రో భవతి సువర్గస్య లోకస్యానుఖ్యాత్యై పృష్ఠషడో భవతి షడ్ పృష్ఠాని పృష్ఠైరేవర్తోరన్వారోహన్ ఋతుభిః సంవత్సరం ప్రతిష్టంతి త్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశముపజంతి యజ్ఞస్య సంతత్యాసో ప్రజాపతిమేవారభంతే ప్రతిష్ఠిత్యే త్రిణవో భవతి విదిత్యా ఏక విగుంశో భవతి ప్రతిష్ఠిత్యా అసోరిచమేవాత్మందే ఆత్మానమేవ తేన నిర్దహంతే సోతేజో వై త్రివృత్తే చేవాత్మందే పంచదశింద్ర స్తోమో భవతేంద్రియమేవరుంధతే సప్తదశో భవత్యన్నాద్యస్యావరుధ్యా అథో ప్రైవతేన జాయంత ఏక విగుంశో భవతి ప్రతిష్ఠిత్యా అథో ఋషమేవాత్మందే చతుర్విగుంశో భవతి చతుర్విగుంశమాసా సంవత్సర సంవత్సర సువర్గో లోక సంవత్సర దేవ సువర్గే లోకే ప్రతిష్టం అథో ఏష వైపుశోవాన విశోవంతో భవంతి ఏకం విద్వాంస ప్రతిష్టాన్యుపజంతిత్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశముపజంతి త్రయస్త్రిగుంశద్వై దేవతా దేవతా ప్రతిష్టంతి త్రిణవో భవతీమే వై లోకాస్తి నవజేష్వేవ లోకేషు ప్రతిష్టంతి ద్వావేక విగుంశో భవతః ప్రతిష్ఠిత్యా అథో రుజమేవాత్మందధతే వహవశ్వో బహవః ప్రజా సుభిషాణో స్తోమాషక్కా భవంతి తస్మాదిజమోషధేర్వనస్పతిషక్కాషజ్యంతే ప్రజయా పశుభిర్యజేవం విద్వాంస ఏతా ఆసతే క్లప్తా వాజే సువర్గం వామయ్యంత్యుచ్చావచాని స్తోమానుమయంతి ఊర్ధ్వా లుప్తా స్తోమా భవంతి లుప్తాయేవ సువర్గం వామయ్యంత్యుభజో కల్పతేంశేతాస్తింశదక్షరా విరాజన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధతే రాత్రాభితో భవతోన్నాద్యస్య పరిగృహే ప్రజాపతిస్సు వర్గం వోకమేత్తం దేవాజేన జైన ఛందసాను ప్రాజించతేనమాత్మపంతజేతాద్వాత్రిగుంశతగుం రాత్రిరవశ్యం ద్వాత్రిగుంశదక్షరాష్ణుగానుష్ణుభావ ఛందసా ప్రజాపతిమాత్వాభ్యారుహ్యసు వర్గం లోకమాజన జయమం విద్వాంసజేతా ఆసతే ద్వాత్రిగుంశజేతా ద్వాత్రిగుంశదక్షరాష్ణుగానుష్ణుభా ప్రజాపతిస్వేనైవ ఛందస ప్రజాపతి వాప్వాశ్రయం గచ్ఛంతి శ్రీలిహి మనుష్యస్య సువర్గో లోకో ద్వాత్రిగుంశదేతాద్వాత్రిగుంశదక్షరానిష్టుద్వాగనిష్టుప్ సర్వమేవ వాచమాప్నువంతి సర్వే వాచో పదితారో భవంతి సర్వే హిశ్రియం గచ్ఛంతి జ్యోతిర్గౌరాజిరిది త్ర్యః భవంతి ఇదం వావ జ్యోతిరంతరిక్షం గౌరసావాజిరిమానేవ లోకానభ్యారోహంత్యభిపూర్వంత్యభిపూర్వమేవర్గం లోకమభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాహన్యంతీరం వామరసంతరమసో బృహదాభ్యామేవ యంత్యసో అనజోరేవ ప్రతిష్టంతే దేవై యజ్ఞస్యాన్యసాయనీ శ్రీకాభ్యామేవ సువర్గం లోకయ్యంతి పరాంచో వాజేతే సువర్గం లోకమభ్యారోహంతి యే పరాచ స్త్రియనుభయంతి ప్రత్యంత్యహోపరతి ప్రత్యపరోభ్యాసో ప్రతిష్ఠిత్యాభయోర్లోకయోర్విద్వాత్తిష్ఠంతి ద్వాత్రిగుంశదేతాస్తాసాయ్యాస్త్రిగుంశత్రిగుంశదక్షరారిరారిందం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధతే ఏ ద్వే అహోరాత్రే దేవతే ఉభాభ్యాగం రూపాభ్యాగం సువర్గం లోకైంగం యాత్రాభితో భవతః పరిగృహేత్యే దేవావదేవ సత్రే ద్వాదశాహస్యైవ త్రయస్త్రిగుంశదహస్తం విద్వాంసస్త్రయస్త్రిగుంశదహమాసతే సాక్షాదేవ దేవతాభ్యారోహంతి యథా ఖలు వై శ్రేదానభ్యారూఢః కామయతే తథా కరోతి యద్యవమిధ్యతి పాపీనాం భరతి యదినావమిధ్యతి సరణ్యదేవం విద్వాంసస్త్రయస్త్రిగుంశదహమాసతే విపాత్మనా ధ్యాతుర్యేణావర్తంతే హర్భా ేతేవాగ్రహరణ హరేపజతా హరే గస్తాభిర్వైతే ప్రవాహుకాధ్యుపనిజదేవం విద్వాగుంసస్త్రయస్త్రిగుంశదహమాసతే సర్వదేవ ప్రవాహుగృహే గ్రామణీయం వాప్నువంతి మంచాః భవంతి మంచ వాయుదవః సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్ఠంతో మంచాక్షరా పంక్తి యజ్ఞో యజ్ఞమేవారు శృణాని భవంతి త్రిణి మే లోకాదేష్వేవ లోకేషు ప్రతిష్టంత్యసోత్రీణి వై యజ్ఞస్యేహేంద్రియాణాన్నేవావరుంధతే విశ్వనిర్భవత్యన్నాద్యస్యావరుద్ధే సర్వపృష్ఠో భవతి సర్వస్యాభిషిత్యైవాద్వాదశాహోయత్పురస్తాః ద్వాదశాహముపేదురునాః తాంబాచముపేదురువలాసురేషాం స్యాదుపరిష్టాద్వాదశాహముపయంత్యాప్తామేవ వాచముపయంతి తస్మాదుపరిష్టాద్వాచావధామోగాంతరం వై దశరాత్రేణ ప్రజా అసృజతయద్దశరాత్రోభవతి ప్రజా ఏవ తద్యజమానాసృజంత ఏకాగుం హవా ఉదంగశౌర్వాజనః సత్రస్యర్థ్యముపాచయద్దశరాత్రోభవతి సత్రస్యర్థ్యాసోదేవ పూర్వే శ్వాస్వమిలామగ్నియదేవస్యైవైషా శాంత్యద్వనేకావాదేకారాత్రజోయజమానా విశ్వజిత్సహారిరాత్రేణ పూర్వాషోడశసహారిరాత్రేణోత్తరా షోడశజదేవం విద్వాగుంసస్త్రయస్త్రిగుంశదహమాసత ఐషాన్యనేకా ప్రజాజాయతేతి రాత్రాభికా భవతః పరిగృహేత్యే ఆదిత్యా అగామయంత సువర్గం లోకమి యామే ఋతే సువర్గం లోకన్న ప్రాజానం న సువర్గం లోకమాయంత దేవగం శక్తిగుంశద్రాత్రమపశ్యంతమాహరంతేనాయజంతరతోవైతే సువర్గం లోకం రాజానాం సువర్గం లోకమాజనయజేవం విద్వాగం సక్షత్రియం సద్రాత్రమాసతే సువర్గమేవ లోకం ప్రజానంది సువర్గం లోకింగంతి జ్యోతిరతిరాత్రభవతి జ్యోతిరేవ పురస్తాద్ సువర్గస్య లోకస్యానుక్షాత్యేషవంతి షడ్వారుదవరుదుష్వేవ ప్రతిష్ఠంతి చత్వారో భవంతి చతురస్రో దిశో దిక్ష్వేవ ప్రతిష్ఠంతి సత్రం వాదే తద్యసందో మయ్యచ్ఛందో మాపవంతి తేన శత్రం దేవతాష్ఠేన వరుంధదేవసో మై రోజో వై వీర్యం పృష్టాని వసవశ్చందో మా రోజస్ శత్రుగం సద్రాత్రపవతి శత్రుగం సదక్షరా బృహతి వసవ బృహత్యైవ వశో నవరుంధతే బృహతి స్వారాజ్యమాశ్నుతాశ్నువత స్వారాజ్యంగదేవం విద్వాన్ సక్షత్రిగం సద్రాత్రమాసతే స్వర్గమేవ లోకయ్యం గతిరాత్రిత స్వర్గస్ లోకస్ వసిష్ఠో హతపుత్రో కామయత విందేజ ప్రజాభిసౌ దాసాన్ భవేదమితి సచేతమేకస్మాన్న పంచాశమపశ్చత్తమాహరతుతేనాగతో వై సోవిందత ప్రజాభిసౌ దాసాన భవద్యదేవం విద్వాగుంసదేకస్మాన్న పంచాశమాసతే విందంతే ప్రజాభ్యాలుయాన్భవంత్రయస్త్రవృతోష్టో మా భవంతి వజ్రశైలముఖం సగ్లిష్యంతి దశ పంచదశా భవంతి పంచదశో వజ్ర వజ్రమే భ్యాలుదేభ్య ప్రహరంతి షోడశి మద్ద సమమహర్భవతి వజ్ర ఏవ వీర్యం దహతి ద్వాదశ సప్తదశా భవంజన్నాద్యస్యావరజ్యామసో ప్రైమతైర్జాయంతే పృష్ట్యష్టడో భవతి షడ్వారితమష్టడ్పృష్ఠాని పృష్ఠోణన్వారోహం త్రిభిః సంవత్సరందే సంవత్సరదేవ ప్రతిష్ఠంతి ద్వాదశైవ నిగుంసా భవంతి ప్రతిష్ఠిత్యా అసోజమేవాత్మన్ దశతే బహవః షోడశినా భవంతి విజిత్యైషడాః శ్వినాని భవంతి షడ్వారితవరతుర్షేవం ప్రతిష్ఠంతిరుణాతిరిక్తావాజేతారాత్రయగూణాస్తద్యదేకశ్చైన పంచాశతిరిక్తాస్తద్యద్భూరశీరష్టా చత్వారిగుంశతగూణాచ్చభవాతిరిక్తాచ్చప్రజాపదే ప్రజాకామా పశుకామాశ్చేతాశీరంపైవచారింతే పశుభర్వైరాజో వాజేషయజ్ఞోదేకస్మాన్నవంజాసోదేవం విద్వాగంసదేకస్మాన్నవంజాసమాసదే విరాజమేవ గచ్ఛంత్యన్నాదా భవంతి రాత్రాభృతో భవతోన్నాద్యస్య పరిభేద్యై సంవత్సరాష్టకాయాన్ేక్షేదన్మేషా వై సంవత్సరస్యేకాష్టకైతస్యాం వాజేషేతాగం రాత్రిం వసతి సాక్షాదేవ సంవత్సరమారభ్యదేక్షర్తం వాజేతే సంవత్సరస్యాభిక్షేకాష్టకాయాం క్షంతేంతనామానా వృధో భవతో బుధస్తం వాదే సంవత్సరస్యాభిక్షందేకాష్టకాయాక్షంతేంతనామానా వృధో భవత ఫల్గుణే పూర్ణమాసే క్షేరం ముఖం వాదే తత్సంవత్సరస్యద్ఫల్గుణే పూర్ణమాసో ముఖతయేవ సంవత్సరమారభ్యతే క్షంతే తస్యైకైవ నిర్యాయత్సాంగేషు సంపద్యతే చిత్రాపూర్ణమాసే క్షేరన్ముఖం వాదేతత్ సంవత్సరస్య చిత్రాపూర్ణమాసో ముఖతజైవ సంవత్సరమారభ్య దీక్షంతే తస్య న కాచన నిర్యాభవతి చతురహే పురస్కాత్ పౌర్ణమాసీదే క్షేరం దేషామేకాష్టకాయాః త్రయః సంపద్యతే తేనైకాష్టకాన్న చంబట్కురువంతి దేశాం పూర్వపక్షే సత్యా సంపద్య పూర్వపక్షం మాస అభిసంపద్యంతే తే పూర్వపక్షముత్తిష్ఠంతి తానుత్తిష్ఠతవోషధజో వనస్పతయో నోత్తిష్ఠంతి తాన్ తుల్యాణి కీర్తిరణోత్తిష్ఠత్యరాత్సురిమే గజమానాగిరి తదను సర్వేరాధ్నువంతి స్వర్గం వాదేతే లోకయ్యం తిలే సత్రముపయంతభీంభతజేవదేక్షాభిరాత్మానగ్యశ్రపయంత ఉపసద్భిర్వాభ్యాం లోమాపద్యంతిర్వాభ్యాం వశంభాభ్యామసృద్వాభ్యాం ఆగుంసంభాభ్యామస్థిద్వాభ్యాం మజ్జానమాత్మదక్షిణం వై సత్రమాత్మానమేవ దక్షిణాన్ నీత్వా సువర్గం లోకయ్యం దిశిఖామను ప్రపపంతరుధ్యా అథోరీరాగం సస్సువర్గం లోకమయామేతి బ్రహ్మవాదినో వదంతితి రాత్రః పరమో యజ్ఞక్రతూనాం కస్మాత్ తం ప్రథమముపజంతి ఇత్యేతద్వా అగ్నిష్టోమం ప్రథమముపజంత్యథోక్త్యమథ షోడశి నమసాతి రాత్రమనుపూర్వమేవైతద్యజ్ఞక్రతో నపేత్యతానాలభ్య పరిణిష్య సోమమేవైతద్విబంత ఆసతే జ్యోతిష్టోమం ప్రథమముపజంతి జ్యోతిష్టోమో వై స్తోమానాం ముఖం ఖత ఏవ స్తోమాన్ భృజంజతే సగ్స్తుతా విరాజమపి సంపద్యంతే ద్వే చర్చామతిరిచ్యేతేకయాగౌరగిరిగ్ధజే గజాజురోణ సువర్గో వై లోకోజ్యోతిరోర్విరాత్సువర్గమేవ తేన లోకయ్యంతిరసంతరం దివాపవతిరసంతరం నత్తమిత్యాహుర్బ్రహ్మవాదినస్తేన తదజామీతి సౌకరం దేగసవన బ్రహ్మ సామం బృహత్తన్మధ్యతో దధతి విధత్యైతేనాజామీ జ్యోతిష్టోమం ప్రథమముపజంత్యస్మిన్నేవ తేన లోకే ప్రతిష్ఠంతి గోష్టోమం ద్వితీయముపజంత్యంతరిక్షదేవ తేన ప్రతిష్ఠంత్యాజుష్టోమం తృతీయముపజంత్యముష్మిన్నేవ తేన లోకే ప్రతిష్ఠంతీయం వాజ్యోతిరంతరిక్షం గౌరసమాజుర్యదేతాన్ స్తోమానుపజంత్యేష్వేవ తల్లోకేషు సత్రిణః ప్రతిష్ఠంతో జంతి తే సగ్స్తుతా విరాజమభి సంపద్యంతే ద్వే చర్చాపతిరిచ్యేతేకజాగౌరతిరిక్తయేకజాజురోణస్సువర్గో వై లోకోజ్యోతిరోర్విరాడోర్జమేవావరుంధతేన క్షుతార్తిమాచ్చంత్యక్షోధుకా భవంతి క్షుత్సంవాదాది బహి సత్రిణోమేష్టోమాపభితః ప్రథీతా ముఖ్యామధ్యేనభ్యం తత్తదేతత్పరియద్దేవ చక్రం యదేతేన షడహేన జంతి దేవ చక్రమేవ సమారోహంత్యరిష్ఠీతే స్వస్తి సమశ్నువత్ షణహేణ జంతి షడ్వారిటవరుదుష్వేవ ప్రతిష్ఠంతి భజతో జ్యోతిషాయంతి భజత దేవసువర్గే లోకే ప్రతిష్ఠంతో జంతి ద్వౌ షడహౌభవదస్తాని ద్వాదశాహాని సంపద్యంతే ద్వాదశో వై పురుషో ద్వే సఖ్యౌ ద్వౌ బాహూ ఆత్మా చ శిరశ్చ చత్వారలింగాని స్తనౌ ద్వాదశౌ తత్పురుషమను పరిజావర్తంతే త్రయః ష్టాదశాని సంపద్యంతే నవాణ్యాని నవాణ్యాని నవ వై పురుషే ప్రాణాస్తత్ప్రాణాను పరిజావర్తంతే చత్వారః షడః భవంతితాని చతుర్విగుంసతిరహాని సంపద్యంతే చతుర్విగుంసతిరర్ధమాసాః సంవత్సరస్తత్సంవత్సరమను పరిజావర్తంతే ప్రతిష్ఠితః సంవత్సర ఇది ఖలు వా ఆహుర్వర్షీయాన్ ప్రతిష్టాజాయిత్యేతావద్వై సంవత్సరస్యం బ్రాహ్మణం యావన్మాసో మాసిమాస్యేవ ప్రతిష్టంతో జంతి మేషస్వాపచతైరవతు లోహితగ్రీవశ్చాలీశల్మజద్వృద్ధ్యా పర్ణో బ్రహ్మణా లక్షో మేధేనన్యగ్రోధశ్చమసైరుదుంబరభూర్జాగాయత్రీ ఛందోభిస్త్రివృత్స్తోమైరవంతే స్థావంతే స్వావంతు ప్రియం త్వా ప్రియాణాం వరిషిష్ఠమాప్యానాన్ జైనాన్ త్వా నిధిపతిగం హవామహేమ సోమమా కూప్యాభ్యస్వాహ వికర్యాభ్యస్వాహా పట్యాభ్యస్వాహ ఖన్యాభ్యస్వాహ హ్రద్యాభ్యస్వాహ సూర్యాభ్యస్వాహ సరస్యాభ్యస్వాహ వైషంతేభ్యస్వాహ వల్వల్యాభ్యస్వాహ వర్ష్యాభ్యస్వాహ వర్ష్యాభ్యస్వాహ శాలినీభ్యస్వాహ విశ్వాభ్యస్వాహ స్కందమానాభ్య స్థావరాభ్యస్వాహ నాదేభ్యస్వాహ సైంధవేభ్యస్వాహ సముద్రయాభ్యస్వాహ సర్వాభ్యస్వాహ అభ్యస్వాహ వహంతేభ్యస్వాహ పరివహంతేభ్యస్వాహ సమందం వహంతేభ్యస్వాహ శీఘ్రం వహంతేభ్యస్వాహ శీభం వహంతేభ్యస్వాహోగ్రం వహంతేభ్యస్వాహ భీమం వహంతేభ్యస్వాహాంభోభ్యస్వాహ నహోభ్యస్వాహ మహోభ్యస్వాహ సర్వస్మై స్వాహా యో అర్వంతం జిఘాగం సదితమభ్యమీతి వరుణ పరశ్వా అహం చత్వంచమిత్రహం సంబభూవ సనిభ్య అరాతీవాసిద్రిమోను నౌ సూరవగుంసతై భద్రాయింద్రస్య రాతయః అభిక్రత్వేంద్రభూరథజ్మన్నతే వ్యన్మహిమానగుం రజాగుంసి స్వేనాభిక్రత్రగుం శవసా జఘంథన శత్రురంతం వివిదద్యుధాదే నమో రాజ్ఞే నమో వరుణాయ నమోశ్వాయ నమః ప్రజాపతయే నమోధిపతయేధిపతిరస్తిధిపతిం మా కురువధిపతిరహం ప్రజానాం భూయాసం మాంధ్యమిధేష్ుపాకృతాయ స్వాహా లబ్ధాయ స్వాహా హుతాయ స్వాహా యోర్వాతో అభివాతోస్రావోర్జస్వతే రోషధీరాదిశంతాం పీవస్వతేర్జీవధన్యాః పిబంతమసాయ భద్రతేరుద్రమృడ యాః స్వరూపా విరూపాయేకరూపాయాసామగ్నిరిష్ట్యానామానివేద యా అంగిరసస్తపసేహచక్రుస్తాభ్యః పర్జన్యమహిషమ్మయచ్చ యా దేవేషు తనువమైరగంతయా సాగుం సోమో విశ్వారూపానివేద తా అస్మభ్యం వయసా బింబమానా ప్రజాపతీరింద్రగోష్ఠేరి ప్రజాపతిర్మహ్యమేతారరామో విశ్వైర్దేవైర్భిర్భిః సంవిధాన శివాః సతీరుపనో గోష్ఠమాగస్తాసాం వయం వ్రజదాసకం సదేమ ఏహృతిస్వాహేహ విధృతిస్వాహేహరంతిస్వాహేహరమతిస్వాహామహీమోషు సుత్రామాణం కిగ్గిస్విదాసే పూర్వశక్తిగ్గిస్విదాసే బృహద్వజః కిగ్గిస్విదాసే త్రిశంగిలా కిగ్గిస్విదాసే పిలిప్పిలా యౌరాసే పూర్వశక్తిరశ్వాసే బృహద్వజః రాత్రిరాసే త్రిశంగిలా విరాసే పిలిప్పిలా కస్విదే కాగేశరతి కవుస్విజ్జాయతే పునః కిగ్గిస్విద్ధిమస్య భేషజం కిగ్గిస్విదావరణం మహద్ సూర్యదే కాగేశరతి చంద్రమా జాయతే పునః అగ్నిర్హిమస్య భేషజం భూమిరావవనం మహద్ పృచ్ఛామి త్వా పరమంతం పృథివ్యా పృచ్ఛామి త్వా భువనస్య నాభిం పృచ్ఛామి త్వా విష్ణో అశ్వశ్చరేతః పృచ్ఛామి వాచః పరమం వ్యోమ వేదిమాహుః పరమంతం పృథివ్యా యజ్ఞమాహుర్భువనస్య నాభిం సోమమాహుర్విష్ణో అశ్వశ్చరేతో బ్రహ్మైవ వాచః పరమం వ్యోమ అంబే అంబాల్యంబికే నమానయతి కశ్చన సస్త్యశ్వకః సుభగే కాంబీలవాసిని సువర్గే లోకే సంప్రోర్ణవాసాం ఆహమజాని గర్భథమా త్వమజాసి గర్భథం తౌ సహ చతురః పదః సంప్రసారయామహై విషారాగుమ్రే దోధారేతో దాతో క్షత్యోర్దంధే హ్యంజిముదంజిమన్వజ యస్త్రీణాంజీవభోజనో య ఆసాం విదధావనః ప్రియస్త్రీణామపీక్ష్య ఆసాం కృష్ణే లక్ష్మణి సర్దికృతిం వరావధీత్ అంబే అంబాల్యంబికే నమాయధతి కశ్చన సస్త్యశ్వకః ఊర్ధ్వామేనాముచ్చయతాద్వేను భారం గిరావివ అథాస్త్యా మధ్యమే ధతాగుం శీతే వాతే పునన్నివ అంబే అంబాల్యంబికే నమాయధతి కశ్చన సస్త్యశ్వకః యద్ధరిణీయమర్తిన పుష్టం పశుమన్యతే శూద్రాని దర్గజారానపోషాధనాయతి అంబే అంబాల్యంబికే నమాయభలి కశ్చన సస్త్యశ్వకః ఇదంయకాశకుందికాహలనిది సర్పతి ఆహలంగభేపసో నిజర్గులీదిధానిక అంబే అంబాల్యంబికే నమాయభలి కశ్చన సస్త్యశ్వకః మాతాచతే విపాచతేగ్రం వృక్షస్య లోహదః వృసులామీరితే వికారభే ముష్టిమతగుంసయత్ దశగ్రావృణ్వాకారిషం జిష్ణోశ్వస్య వాజినః స్వభినాముఖాగరత్రణాయోగంషితారిషత్ ఆపోధిష్ఠామజో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోగ శివనమోరసస్తస్య భాజయ దేహనః ఉషతేదివ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షయాయ జిన్వచ ఆపో జనయథాశనః భూర్భువస్వర్భసవస్వాంజంతుగాయత్రేణ ఛందసా రుద్రాస్వాంజంతుత్రేష్ణుభేణ ఛందసా దిత్యాస్వాంజంతు జాగతేన ఛందసా జద్వాతో అవో అగమదింద్రస్య తనువం ప్రియా ఏతగ్స్తోతరేతేన వసా పునరశ్వమావర్తయాసినః ఏతద్దేవా అన్నమత్తైతదన్నమధ్య ప్రజాపతే యుంజంతి బ్రహ్మమరుషంచరం దంబరితస్థుషః రోచందే రోచనా దివి యుంజంత్యస్య కామ్యాః దేవి పక్షసారసే శోణాధృష్ణో నిర్వాహసా కేతుం గృణ్వన్న కేతవేపేశో మర్యా అపేషసే సముషద్భిరజాయథాః ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ పానాయ స్వాహ స్నాభ్య స్వాహ సంతానేభ్య స్వాహ పరిసంతానేభ్య స్వాహ పర్వభ్య స్వాహ సంతానేభ్య స్వాహ శరీరేభ్య స్వాహ యజ్ఞాయ స్వాహ దక్షిణాభ్య స్వాహ సువర్గాయ స్వాహ లోకాయ స్వాహ సర్వస్మై స్వాహ సిదాయ స్వాహ సిదాయ స్వాహ విహితాయ స్వాహ నిహితాయ స్వాహ యుక్తాయ స్వాహ యుక్తాయ స్వాహ సుయుక్తాయ స్వాహోద్యుక్తాయ స్వాహ విముక్తాయ స్వాహ ప్రముక్తాయ స్వాహ వంచతే స్వాహ పరివంచతే స్వాహ సంవంచతే స్వాహ నువంచతే స్వాహోద్వంచతే స్వాహ యతే స్వాహ ధావతే స్వాహ తిష్ఠతే స్వాహ సర్వస్మై స్వాహా.